తెల్ల వారే వెలుగురే కలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల, అల్లి బిల్లి వెన్న పాల నురగల, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల. దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మల, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వెలుగురే కలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల. ప్రతి నిమిషం మాయునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకునై చదివేనా, చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా, ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్ర తనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక, విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక, కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక, కన్నీరుంటారాయే నిలువ నీడలేక. ఎంత దుష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ, నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా. తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా.